93 స్వస్వరూప నిర్వచనాలు. రామ, ఈ జ్ఞానస్థితిని అందుకోవడంలో 7 భూమికలు, మెట్లు ఉన్నాయి. అలాగే అజ్ఞానస్థితిలో కూడా 7 భూమికలు ఉన్నాయి. 7 అజ్ఞాన భూమికలు అధోలోకాల వంటివి, 7 జ్ఞానభూమికలు ఊర్ధ్వలోకాలు వంటివి. వీటిలో ముందుగా అజ్ఞాన భూమికలను గూర్చి తెలుసుకుందాం. అజ్ఞాన భూమికలను తెలుసుకునే ముందు అజ్ఞానం దేన్ని ఆశ్రయించుకుని ఉంటుందో దాన్ని తెలుసుకోవాలి. అజ్ఞానానికి ఆశ్రయం స్వస్వరూపమే. రామ, స్వస్వరూపమంటే ఏమిటో తెలుసుకోవటం చాలా ముఖ్యం. కనుక నేను నీకు 3 నిర్వచనాలు చెబుతాను, జాగ్రత్తగా విను. అర్థాదర్థాంతరం చిత్తే యాతే మధ్యే హీయా స్థితిః నిరసంత మననా యాసౌ స్వరూపస్థితి రుచ్యతే. ఊ.ప్ర.సా.1.17 స్లో.8 రామ, ఇది మొదటి నిర్వచనం. 2 వేళ్లు దూరం దూరంగా పెట్టామనుకో, మధ్యలో ఏం ఉంటుంది? ఆకాశం ఉంటుంది. 2 ఆలోచనలు పక్కపక్కనే కొంచెం దూరంగా ఉన్నాయనుకో, అంటే మనస్సు యొక్క ఆలోచన ఒక విషయం నుంచి ఇంకో విషయం మీదకి వెళ్ళింది. ఈ ఆలోచనకి ఆ ఆలోచనకి మధ్య ఏం ఉంది? ఆ మధ్యలో ఆకాశం లేదు, గాలి లేదు, నిప్పు లేదు, నీరు లేదు, నేల లేదు. పంచభూతాలలో ఏమీ లేకపోతే అక్కడ ఏం ఉన్నట్టు? మధ్యలో ఏమీ లేదందామా? ఏమీ లేకపోతే ఆ 2 వేరు వేరు ఆలోచనలని మనకెలా తెలుస్తోంది? ఆ మధ్యలో ఉన్నది మరో ఆలోచన కావటానికి వీలులేదు. అది మరో ఆలోచన అయితే దానికొక విషయం ఉండాలి. విషయం ఉంటే నాకీ ఆలోచన వచ్చిందని తెలిసి ఉండేదే. అలాంటి అనుభవం ఎవరికీ లేదు కదా. కనుక పక్కపక్కనే ఉన్న ఆలోచనకి మధ్యలో వేరే ఎవ్వరూ లేరు. నేనే ఉన్నాను అంటే ఆలోచన చేసేవాడే ఉన్నాడు. ఇలా ప్రపంచంలోని ఏ పదార్థంతోనూ సంబంధం లేకుండా, ఆలోచనలతో కూడా సంబంధం లేకుండా, స్వచ్ఛంగా విడిగా ఉండేదే నా యొక్క స్వస్వరూపం. రామ, పూర్వం లీలోపాఖ్యానంలో చిదాకాశం యొక్క నిర్వచనం వచ్చింది, గుర్తుందా? దేశాదేశాంతర ప్రాప్త సంవిదో మధ్యమేవయత్ నిమేషేణ చిదాకాశం తద్విద్ధి వరవర్ణిని. ఓ లీలా, చిత్తవృత్తి ఒక క్షణకాలంలో ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి ప్రయాణం చేసినప్పుడు ఆ మధ్యలో ఏది ఉంటుందో అదే చిదాకాశం అని సరస్వతీదేవి అక్కడ చెప్పింది. ఈ 2 నిర్వచనాలకి ఉన్న సామ్యాన్ని గమనించు. దాన్ని బట్టి చిదాకాశమే స్వస్వరూపమని తెలుసుకో. ఇక రామ, 2వ నిర్వచనం విను. సంశాంత సర్వ సంకల్పాయ శిలావదవస్థిత్యః ఊ.ప్ర.సా.1.17 స్లో.12 జాడ్య నిద్రావినిర్ముక్త సా స్వరూపస్థితి స్మృత ఊ.ప్ర.సా.1.17 స్లో.9 అక్కడ ఏ సంకల్పాలు లేవు. పరిస్థితి ఏకాండి శిలలాగా ఉంది, కాని అది మూర్ఛగాదు, నిద్రగాదు. ఆయసర్వ్ 147 అక్కడ జడత్వమే లేదు, అదే స్వరూప స్థితి. రామ, మొదటి నిర్వచనంలో చిత్తవృత్తిమీద ఆధారపడి స్వస్వరూపాన్ని గుర్తుపట్టే విధానాన్ని చెప్పాం. 2వ నిర్వచనంలో సర్వచిత్తవృత్తులను పరిత్యజించడం ద్వారా చైతన్యాత్మకమైన స్వరూపస్థితిని గుర్తుపట్టే విధానం చెప్పాం. ఇక అహం వృత్తి పరిత్యాగం ద్వారా స్వస్వరూపాన్ని గుర్తుపట్టేందుకు వీలుగా 3వ నిర్వచనం చెప్తాను, విను. అహంతాంసే క్షతే శాంతే భేదే నిస్పందతాం గతే అజడాయ ప్రచకతి తత్స్వరూపమితి స్థితం ఊ.ప్ర.సా.1.17 స్లో.10 లోపల నేననే స్ఫురణ అణిగిపోవాలి. బయట భేదభావన చల్లారిపోవాలి. లోపల బయట కూడా మనస్సులో కదలిక ఆగాలి. అప్పుడు స్వయం ప్రకాశమానమైన ఒక చైతన్యం వికసిస్తుంది, అదే స్వస్వరూపం.